மாலே மணிவண்ணா மார்கை நீராடுவான் மேலையார் செய்வனகள் வேண்டுவன கேட்டியேல் ஞாலத்தையெல்லாம் நடுங்க முரல்வன பாலன் அவண்ணத்துன் பாஞ்ச சன்னியமே போல்வன சங்கங்கள் பொய்ப்பாடுடையனவே சாலப்பெரும்பறையே பல்லாண்டிசைப்பாரே கோல விளக்கே கொடியே விதானமே ஆதிநிலையாய் அருளேலோரெம்பாவாய். திருப்பாவை திவ்ய பிரபந்தம்லோ இரவை ஆரவ பாசுரம், மாலே மணிவண்ணா அனே பாசுரம். பகவந்தூடு ஆசிரித வியாமோகம் கரவாடு, தனను ఆశ్రయించిన భక్త విషయంలో తమ యొక్క వాత్సల్యాన్ని ప్రదర్శించేవాడు, దాన్ని బాగా అర్థం చేసుకున్నారు అన్నాడు. భగవంతుడు ఆశ్రిత వత్సలుడు అనేటువంటి విషయాన్ని ప్రధానంగా ఈరోజు పాసురం మనకు తెలియపరుస్తూ ఉంది. స్వామి నమ్మాళ్వార్ తిరుక్కాట్కరై అనేటువంటి కేరళ దేశంలో ఉన్నటువంటి దివ్యదేశం కాట్కరై అప్పన్ అనేటువంటి స్వామిను మంగళాశాసనం చేస్తున్నారు. ఆ ఊరికి ఆయన వెళ్లలేదు. ఆయన అవతారం చేసిన చింత చెట్టు క్రింద కూర్చొని యోగ దశలో స్మరిస్తున్నారు స్వామి నమ్మాళ్వారు. ఆ స్వామి సన్నిధానంలో గర్భగృహం ఎదురుగా నమ్మాళ్వారు నిలిచినట్టు అనుకున్నారు. ఆ సమయంలో ఆ స్వామిని చూసి అట్లనే మృగేస్తామా అనే భావంతో నమ్మాళ్వారు ఉన్నారన్నమాట. అప్పుడు భగవంతుడు అనుకుంటున్నారట, అతనికంటే ముందుగా ఈ నమ్మాళ్వారును అట్లనే ఎత్తి మృంగాల అనే భావంతో భగవంతుడు ఉన్నారట. అంటే తమ భక్తుణ్ణి చూసి భగవంతునికి ఉన్నటువంటి ఆదరాభిమానం, ఆ ప్రేమాతిశయం, ఆ వాత్సల్యాతిశయం ఆ విధంగా ఉంది అనేటువంటి దాన్ని చక్కగా తమ పాసురంలో స్వామి నమ్మాళ్వారు పేర్కొంటున్నారు. వారి కొండున్నై విడుంగువన్ కాణిలెన్రు ఆర్వుత్ర ఎన్నయొడియ ఎన్నిల్ మున్నం పారిత్து தானென்னை முற்றப் பருகினான் காரொக்கும் காட்கரை அப்பன் கடியனே அனே பாசுரம்லோ சுவாமி நம்மாழ்வார் ஈ விஷயாన్ని தெரியபடுத்து உள்ளார். பகவந்துடு ஸ்ரீகிருஷ்ணுடு அதன் எதிரா அண்டாள் நிலச்சி உள்ளார். ஆ பகவந்துని చూశారు. ஆஹா சுவாமி நீ எட்டுவంటి வாடு மாலே அனி ஆ பகவந்துని పిలుస్తూ ఉన్నారు. ஆஸ்திரித வியாமோகம் கலவாடா அனி கிருஷ்ணుని పిలుస్తూ ఉన్నారు அண்டாள். ஆ விதంగా அண்டாள் చెప్పడంలో విశేషమైనటువంటి అర్థం ఏదైనా ఉందా అంటే ఉంది. ఎందుకంటే భగవంతునికి భక్తులకు మధ్యలో ఉన్నటువంటి ఆ సంబంధం ఆ విధంగా చేస్తుంది అన్నమాట. విభీషణుడు రాములు వారి ఎదురుగా వచ్చి నిలిచాడు. రామా శరణం అని వచ్చి నిలిచాడు. అప్పుడు రాములు వారి మనస్సులో ఒక అభిప్రాయం, వీడెందుకు వచ్చాడు, ఇతనికంటే ఇతని యొక్క అన్న వచ్చి ఉంటే, ఆ రావణుడు వచ్చి ఉంటే అతన్ని నేను మన్నించి ఉంటాను కదా, నా గోష్ఠిలో అతన్ని కూడా చేర్చి ఉంటాను కదా అనే భావం రాములు వారికి ఉండిందట. అందువల్ల అటువంటి భావంతో ఆ శ్రీకృష్ణుడు నిలిచి ఉన్నాడు. ఆ శ్రీకృష్ణుడిని చూసి మాలే మణివన్నా అని చెప్తున్నారు అన్నాడు. అంటే ఆశ్రిత విషయంలో వ్యామోహం కలవాడా అని చెప్తున్నారు అన్నాడు. ఇంతవరకు మేము నిన్ను నారాయణుడు అని అనుకుని ఉండినాం. నువ్వు నారాయణుడు మాత్రం కాదు కృష్ణ, నారాయణుడు అనేటువంటిది ఏదో ఒక వర్ణాన్ని నీ పైన పూసినట్టు కనపడుతుంది. నారాయణుడు అనేటువంటి ఒక వర్ణం, ఆ వర్ణం పోతే లోపల ఉండేది ఏమిటి అంటే నువ్వు వాత్సల్యంతో కూడినవాడు. ఆ నారాయణుడు అనేది ఒక వర్ణం పూసినట్టే. అందువల్ల నీ యొక్క నిజస్వరూపం ఎటువంటిది అంటే శ్రీకృష్ణుడు, గోవిందుడు, అదే నిజస్వరూపం. నువ్వు గోవిందుడు, నువ్వు శ్రీకృష్ణుడు. నారాయణుడు అని చెప్తే ఆ నారాయణుడు అనేది నీ యొక్క పరత్వ సూచకం. నువ్వు గొప్పవాడు అనేటువంటి దాన్ని చెప్పడానికి ఆ నారాయణ నామ ఉంది, గాని నిజంగా నీ దగ్గర వచ్చి నిలిస్తే నువ్వు ఎటువంటి వాడు, నువ్వు శ్రీకృష్ణుడు, నువ్వు గోవిందుడు, భక్త వాత్సల్యంతో కూడినవాడు అనే అర్థానికి మేము వస్తున్నాం అని అండాళ్ళు ఇక్కడ చెప్పడం జరుగుతుంది. మాలే అని అంటున్నారు. మణివన్నా అది మాత్రం కాదు, నిన్ను చూస్తే నీల రత్నంలాగా నువ్వు కనపడుతూ ఉన్నావు. అంటే నీల రత్నం, నీలమేక శ్యామలుడు నువ్వు అని అంటున్నారు అండాళ్. ఎందుకంటే ఆ భగవంతుడు ఒక్కొక్క యుగంలో ఒక్కొక్క రంగుతో ఉంటాడని శాస్త్రం వర్ణిస్తూ ఉంది. కృతయుగంలో తెల్లగా ఉంటారట, త్రేతాయుగంలో ఆయన ఎర్రగా ఉంటారట, అదేవిధంగా ద్వాపర యుగంలో పచ్చగా ఉంటారట, కలియుగంలో నీలమేఘ శ్యామలుడుగా ఉంటారట. ఈ విధంగా ఒక్కొక్క యుగంలో తమ యొక్క రంగును మార్చుకుంటాడట భగవంతుడు. కానీ ఆ భగవంతుని యొక్క వాస్తవికమైనటువంటి రంగు ఏది అంటే ఆ నీలమేఘ శ్యామరుడు, నీలరత్నం లాంటి వాడు ఆ భగవంతుడు. మాలే మణివన్నా అని అంటున్నారు. ఆళ్వార్లు భగవంతుణ్ణి మణివన్నా అని చెప్పడంలో వాళ్ళు సంతోషాన్ని అనుభవిస్తూ ఉంటారు. అది మాత్రం కాదు, మాలే అని చెప్తూ ఆ భగవంతుడు ఆశ్రిత వ్యామోహం గలవాడు అనే దాన్ని చెప్పడంలో ఇంకా ఎక్కువగా సంతోషిస్తున్నారు ఆళ్వార్లు. మాలాహి పిరందనంబియై మాలే సెయ్యుమ్ మనాళనై ఏలా పొయ్గల్ ఉరైప్பானை ఇంగే போத கண்டீரே மேலால் பரந்து வெயில் காப்பான் வினதை சிறுவன் சிறகென்னும் மேலா பின் கீழ் வருவானை விருந்தாவனத்தே கண்டோமே அண்டாள். ஸ்ரீகிருஷ்ணுன்னி சூசின வாழ் உன்னாரா அனி அடுகுத்து உன்னாரு. மேமு பிருந்தாவனம்லோ சூசாம் கிருஷ்ணுன்னி அனி கொந்தரு ஜவாபு அன்னாரட. அப்புடு கிருஷ்ணுன்னி சூசாரான் அடிகினப்புடு மாலாய் பிறந்த நம்பியை మాలే సెయ్యుమ్ మనాళనై అని అండాళ్ చెప్తున్నారు. అంటే వ్యామోహంతో కూడిన వ్యక్తిను మీరు చూశారా అని అడుగుతున్నారు. కృష్ణుణ్ణి చూశారా అని చెప్పడానికి బదులుగా వ్యామోహంతో కూడినటువంటి ఆ మనిషిని చూశారా అని. అందువల్ల ఆ భగవంతుడు ఆశ్రిత వ్యామోహంతో కూడినవాడు అనే విషయం దీనివల్ల మనకు గోచరమవుతుంది. అది మాత్రం కాదు, ఏలా పొయ్గల్ ఉరైప్పానై అన్నారు అండాళ్. నోరు తెలిస్తే అబద్ధం మాట్లాడేవాణ్ణి మీరంతా చూశారా అని అండాళ్ అడుగుతున్నారు నాచియారు తిరుమొళి అనే మరో ప్రబంధంలో. అంటే భగవంతుడు కృష్ణావతార కాలంలో తమ దివ్య లీలగా ఎన్నో అసత్యాన్ని ఆయన అప్పుడప్పుడు పలుకుతూ ఉంటాడు తమాషగా. నవనీత బాండ వివరే హస్తం కిమర్థం న్యదాహ అని అడిగినప్పుడు మాతహ కంచన వత్సకం మృగయితుం అని కృష్ణుడు జవాబు చెప్పినారట. ఒక గోపికాస్త్రీ యొక్క ఇంటికి వెళ్లి ఆమె యొక్క ఇంట్లో ఉన్నటువంటి ఆ వెన్నను అట్టనే ఎత్తి తింటూ ఉండే సమయంలో ఇంటి యజమాని ఆమె వచ్చేసింది. కృష్ణ ఏం చేస్తున్నావు అని ఆయన ఆమె అడిగినప్పుడు, ఏమి లేదు తల్లి, నా ఇంటి దూడ ఒకటి కనపడలేదు, ఇక్కడ ఉందా అని చూస్తూ ఉన్నాను అని కృష్ణుడు అన్నారట. అటువంటి ఎన్నో అబద్ధాలను చెప్పే మనిషి అని స్వారస్యంగా మన పెద్దలు చెప్తారు. మాలే మణివన్నా కృష్ణుణ్ణి ఆ విధంగా పిలిచారు. వెంటనే కృష్ణుడు మీకేం కావాలి అని కోరాడు. మార్గై నీరాడువాన్, మేము ధనుర్మాస స్నానం ఆచరించి వస్తున్నాం, ధనుర్మాస స్నానం కొరకు వచ్చాం అని అన్నారు. వెంటనే కృష్ణుడు, ధనుర్మాస స్నానమా, ఆ విధంగా నేను వినలేదే. జ్యోతిష్టోమేన స్వర్గకామో యజేత అని శాస్త్రం చెప్తుంది. స్వర్గానికి వెళ్లాలా అనే వాళ్ళు జ్యోతిష్టోమం అనేటువంటి ఒక యాగాన్ని చెయ్యాలి అని శాస్త్రం చెప్తుంది. ఆ విధంగా ధనుర్మాస స్నానం అని ఒకటి శాస్త్రంలో చెప్పబడి ఉందా, ఏమిటి అని కృష్ణుడు అడిగారట. అప్పుడు వీళ్ళు అంటున్నారు, అన్నిటికీ నువ్వు శాస్త్రాన్ని అడగకూడదు, మేలయార్ శైవనగల్ మన పెద్దలు ఆచరించారు, అందువల్ల మేము కూడా చేస్తున్నాం. ధర్మజ్ఞ సమయ ప్రమాణం వేదాశ్చ అని ఆపస్తంభ ధర్మసూత్రం చెప్తుంది. అందువల్ల ఆపస్తంభ మహర్షి ధర్మం తెలిసిన పెద్దవాళ్ల యొక్క ఆచరణం కూడా ప్రమాణం, అందువల్ల యద్యద్ ఆచరతి శ్రేష్ఠ తత్తదేవ ఇతరో జన సయత్ ప్రమాణం కురుతే లోకస్తదనువర్తతే అని భగవద్గీత చెప్తుంది. అందువల్ల పెద్దవాళ్ల యొక్క ఆచరణం కూడా ప్రమాణం అని అండాళ్ చెప్పడం జరుగుతుంది. మేలయార్ శైవనగల్ అని అన్నారు. వేండువనకేట్టియేల్, ఈ నోమును అనుష్ఠించే మాకు కావలసినటువంటి వస్తువు ఏమేమి కావాలా అంటే దాన్ని చెప్తాం, నువ్వు వినాలి అని అంటున్నారు అండాళ్. జ్ఞాలత్త ఎల్లాం నడుంగమురల్వన, ప్రపంచ అన్నిటిను భయపడే విధంగా చేసే ఆ శబ్దించే పాలన్న వన్నత్ పాల్లాగా తెల్లగా ఉన్నటువంటి ఉన్ పాంచజన్యమే, నీ శ్రీహస్తంలో ప్రకాశించుచున్న పాంచజన్యం లాంటి ఆ శంఖం లాంటి ఆ శంఖములు మాకు కావాలి. ఆ శంఖం ఎలా ఉండాలి? పోయిప్పాడు ఉడయనవే, బాగా విస్తారము కలిగి ఉండాలి ఆ శంఖము. చాల పెరుం పరయ్యే, పెద్ద ఆ బేరీ వాద్యం మాకు కావాలి. పల్లాండి సైపారే, పల్లాండు పాడడానికి మంగళాశాసనం చేయుటకు మనుషులు కావాలి మాకు. కోల విళక్కే, మంగళ దీపం కావాలి. కొడియే, జెండ కావాలి. వితానమే, మేలకట్ట కావాలి అని వీళ్ళు అడుగుతున్నారు. వెంటనే శ్రీకృష్ణుడు, ఇదంతా నా దగ్గర ఎక్కడ ఉంది, కావాలంటే ఒకటి చేయండి, నా దగ్గర ఉన్నటువంటి శంఖాన్ని మీకు ఇచ్చేస్తాను. పల్లాండు పాడడానికి మీ తండ్రి గారు పెరియాళ్ వారు విష్ణు చిత్తుణ్ణి పిలుచుకుని వెళ్ళండి. మంగళ దీపం కావాలన్నారు మీరు, మంగళదీపం లాంటి నీలాదేవిని పిలుసుకుని వెళ్ళండి. జెండా కావాలా అన్నారు, నా యొక్క వస్త్రం ఒకటి ఉంది, ఆ పట్టు వస్త్రాన్ని ఇస్తాని తీసుకుని పోండి అని అన్నారు శ్రీకృష్ణుడు. నా దగ్గర ఏమి లేదు అన్నారు. వెంటనే వీళ్ళు అంటున్నారు, కృష్ణ నువ్వు వటపత్రశాయి గదా, మహాప్రళయం వచ్చినప్పుడు ప్రపంచం అన్నిటిను నీ యొక్క ఉదరంలో ఏకదేశంలో పెట్టుకుని ఉంటావు కదా, బ్రహ్మాండ మండలమభూత్ ఉదరైక దేశే అన్నట్టు నువ్వు ఆ విధంగా ఆ ప్రపంచం అన్నిటిను ఈ కడుపులో ఏకదేశంలో పెట్టుకుని ఉండే ఆ సామర్థ్యంతో కూడినటువంటి నీకు నీ వల్ల ఆవదు అని ఒకటి ఉందా? ఆలి నిలయాయ్ ఓ వటపత్రసాయి, అరుళేలో రెంబావాయ్, మాకు నువ్వు దివ్యమైనటువంటి అనుగ్రహాన్ని వర్షించాలి అని ఆండాళ్ ఈ పాసురంలో పేర్కొంటున్నారు. ఆండాళ్ తిరువడిగళే శరణం.